పాహి పాహి మహీనాం పయ మహీనాం పయ పయో మహీనాం మహీనాం పయోసి పయో మహీనాం మహీనాం పయోసి పయ పయోసి వర్చోధా వర్చోధా అసి పయ పయోసి వర్చోధా వర్చోధా వర్చోధా అస్యసి వర్చోధా అస్యసి వర్చోధా అస్యసి వర్చోధా అసి వర్చోధా అస్యసి వర్చోధా వర్చోధా అసి వర్చో వర్చోసి వర్చోధా వర్చోధా అసి వర్చ ఇది వర్చ వర్చో వర్చో సి వర్చో మయి మయి వర్చో సి వర్చో మయి వర్చో మయి మయి వర్చో వర్చో మయి ధేహి ధేహి మయి వర్చో వర్చో మయి ధేహి ధేహి ధేహి మయి మయి ధేహి వృత్రస్య వృత్రస్య ధేహి మయి మయి ధేహి వృత్రస్య ధేహి వృత్రస్య వృత్రస్య ధేహి ధేహి వృత్రస్య కనీనికా కనీనికా వృత్రస్య ధేహి ధేహి వృత్రస్య కనీనికా వృత్రస్య కనీనికా కనీనికా వృత్రస్య వృత్రస్య కనీనికాస్యసి కనీనికా వృత్రస్య వృత్రస్య కనీనికాసి కనీనికాస్యసి కనీనికా కనీనికాసి చక్షుష్పాశ్చక్షుష్పాసి కనీనికా కనీనికాసి చక్షుష్పాశ్చక్షుష్పాశ్చక్షుష్పాస్యసి చక్షుష్పాస్యసి చక్షుష్పాస్యసి చక్షుష్పాసి చక్షుష్పాస్యసి చక్షుష్పాశ్చక్షుష్పాసి చక్షుష్క్షరసి చక్షుష్పాశ్చక్షుష్పాసి చక్షుః చక్షుష్పా ఇది చక్షుః చక్షుష్క్షరస్య చక్షుర్మే మే చక్షరస్య చక్షుర్మే చక్షుర్మే మే చక్షుశ్చక్షుర్మే వారి వారి మే చక్షుశ్చక్షుర్మే వారి వారి వారి మే మే వారి చక్షుప్రతిష్ఠ పరిపారి మే మే వారి పునాదు వాక్పతి స్వాపనాతు వాక్పతి వాక్పతి పునాదు పునాదు పునాదు దేవో దేవః పునాదు పునాదు దేవః పునాదు దేవో దేవః పునాదు పునాదు దేవస్వా దేవః పునాదు పునాదు దేవస్వా దేవో దేవస్వా సవితా సవితా దేవో దేవస్వా సవితా సవితా పునాదు సవితా పునాదు పునాదు సవితా సవితా పునాద్రేణ ఛిద్రేణ పునాదు సవితా సవితా పునాద్రేణ ఛిద్రేణ పునాదు పునాద్రేణ పవిత్రేణ పవిత్రేణ ఛిద్రేణ పునాదు పునాద్రేణ పవిత్రేణ ఛిద్రేణ పవిత్రేణ పవిత్రేణ ఛిద్రేణ ఛిద్రేణ పవిత్రేణ వసోర్వసో పవిత్రేణ ఛిద్రేణ ఛిద్రేణ పవిత్రేణ వసో పవిత్రేణ వసోర్వసో పవిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్ సూర్యస్య వసో పవిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య సూర్యస్య సూర్యస్య వసోర్వసో సూర్యస్య రశ్మిభి రశ్మిభి సూర్యస్య వసోర్వసో సూర్యస్య రశ్మిభి సూర్యస్య రశ్మిభి రశ్మిభి సూర్యస్య సూర్యస్య రశ్మిభి రశ్మిభి సూర్యస్య సూర్యస్య రశ్మిభిస్తస్య రశ్మిభిస్తస్య తస్య రశ్మిభి రశ్మిభిస్తస్య తేతస్య రశ్మిభి రశ్మిభిస్తస్య తే తస్యతే పవిత్రవదే పవిత్రవదే హేతస్యతస్యతే పవిత్రవదే పవిత్రవదే పవిత్రవదే దేదే పవిత్రవదే పవిత్రేణ పవిత్రేణ పవిత్రవదే దేదే పవిత్రవదే పవిత్రేణ పవిత్రవదే పవిత్రేణ పవిత్రేణ పవిత్రవదే పవిత్రవదే పవిత్రేణ యస్మై యస్మై పవిత్రేణ పవిత్రవదే పవిత్రవదే పవిత్రేణ యస్మై భవత ఇది పవిత్రాపతే యస్మై యస్మై పవిత్రేణ పవిత్రేణ యస్మై కంకం యస్మై పవిత్రేణ పవిత్రేణ యస్మై కం యస్మై కంకం యస్మై యస్మై కం పునే యస్మై యస్మై కం పునే పునే పునే కంకం పునే తత్ పునే కంకం పునే తదో పునే తత్ పునే పునే రక్షకేయ గోషకేయం తత్ పునే పునే రక్షకేయం రక్షకేయ గోషకేయం తత్తచ్చకేయమాశకేయం తత్తచ్చకేయమాశకేయ గోషకేయమావో మహాశకేయ గోషకేయమావో మహావో దేవాసో దేవాసో మహావో దేవాసః దేవాసో దేవాసో భోగో దేవాస ఈమహ ఈమహే దేవాసో భోగో దేవాస ఈమహే ీమహే దేవాసో దేవాసీమహే సత్యధర్మాణ సత్యధర్మాణ ఈమహే దేవాసో దేవాసీమహే సత్యధర్మాణ సత్యధర్మాణ సత్యధర్మాణ ఈమహ ఈమహే సత్యధర్మాణో అధ్వరే అధ్వరే సత్యధర్మాణ ఈమహ ఈమహే సత్యధర్మాణో అధ్వరే సత్యధర్మాణో అధ్వరే అధ్వరే సత్యధర్మాణ సత్యధర్మాణో అధ్వరే యద్యధ్వరే సత్యధర్మాణ సత్యధర్మాణో అధ్వరే యతో సత్యధర్మాణ ఇది సత్యాధర్మాణ అధ్వరే యద్యధ్వరే అధ్వరే

సర్వం సుధర్మానంతరే మధురితాదురితాదరేమ సుధర్మాణంతరేమ సుధర్మాణం సుధర్మానంతరే మధురేమ సుధర్మాణమధ్యధి సుధర్మానంతరే మధురేమ సుధర్మాణమధీర్మాణమధ్యధి సుకర్మాణకం సుకర్మాణమధినాపమధి సుకర్మాణకం సుకర్మాణమధినాపం సుకర్మాణమితి సుకర్మాణంధినాపన్నాపమధ్యధినాపగోరుహేమ రుహేమ నాపమధ్యధినాపగోరుహేమ నావగోరుహేమ రుహేమ ఊర్ధ్వ మా మూర్ధ్వ ఊర్ధ్వ మా

భోగాయ భోగాయ భవ వస్త్రం వస్త్రం భవ భవ వస్త్రమస్య వస్త్రం భవ భద్రాద్భ్యభి భద్రాద్భ్యభి భద్రాద్భ్యభి భద్రాద్భ్యభి శ్రేయ శ్రేయోభిభద్రాద్భద్రాద్భిశ్రేయశ్రేయోభ్యభిశ్రేయ ప్రశ్రేయోభ్యభిశ్రేయ ప్రశ్రేయశ్రేయశ్రేయ ప్రేహి ప్రశ్రేయశ్రేయ ప్రేహి ృతా మనసా దృష్టా విష్ణవే విష్ణవే

సంభవ మిత్రో మిత్రో భవసం సంభవ మిత్ర మిత్రో మిత్రో భవ మిత్రస్వాత్మా మిత్రో భవ మిత్రస్వాత్మా మిత్రో మిత్రస్వా పదిపదిత్వా మిత్రో మిత్రస్వా పది పరిపదిత్వాత్మా పరిబద్ధాతు బద్ధాతు పదిత్వాత్మా పరిబద్ధాతు పరిబద్ధాతు బద్ధాతు పరిబద్ధాతు పూషా పూషా బద్ధాతు పరిబద్ధాతు పూషాతు పూషా పూషా బద్ధాతు బద్ధాతు పూషాధ్వనోధ్వన పూషా బద్ధాతు బద్ధాతు పూషాధ్వన పూషాధ్వనోధ్వన పూషా పూషాధ్వన పాదు పాత్మధ్వన పూషా పూషాధ్వన పాదు ధ్వన పాదు పాత్మధ్వనోధ్వన పాత్ంద్రాజేంద్రాయ పాత్మధ్వనోధ్వన పాత్ంద్రాయ పాత్ంద్రాజేంద్రాయ పాదు పాత్ంద్రాయాధ్యక్షాయాధ్యక్షాయేంద్రాయ పాదు పాత్ంద్రాయాధ్యక్షాయాధ్యక్షాయేంద్రాజేంద్రాయాధ్యక్షాయాన్వన్వధ్యక్షాయేంద్రాజేంద్రాయాధ్యక్షాయాను శుక్రాశుక్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచంద్రాచ

పంథామగస్మహి స్వస్తిగామగస్మహి పంథాం పంథామగస్మహి స్వస్తిగామగస్మహ్యగస్మహి స్వస్తిగామనేహ సమనేహసగ్గు స్వస్తిగామగస్మహ్యగస్మహి సోమస్యాదిక్షమా ఆదిత్యము సోమస్య సోమస్యాతిక్ష్యమసి ఆదిక్ష్యమస్యాతిక్ష్యమసి విష్ణవే విష్ణవేస్యాతిక్ష్యమాదిక్ష్యమసి విష్ణవే విష్ణవే విష్ణవేస్సి విష్ణవేత్వా విష్ణవేస్సి విష్ణవేత్వా విష్ణవేత్వా విష్ణవే విష్ణవేత్వాతిథేరతిథేస్వా విష్ణవే విష్ణవేత్వాతిథేరతిథేస్వాతిథేరాదిక్ష్యమాదిక్ష్యమతిథేస్వాతిథేరాదిక్ష్యం అతిథేరాదిక్ష్యమతిథేరతిథేరాదిక్ష్యమస్యాతిక్ష్యమతిథేరతిథేరాదిక్ష్యమసి ఆదిక్ష్యమస్యాదిక్ష్యమాదిక్ష్యమసి విష్ణవేస్యాదిక్ష్యమాదిక్ష్యమసి విష్ణవే సోమ సోమ చర ప్రచర సోమ చర సోమ చర చర సోమ దుర్యాన్ దుర్యాన్ సోమ చర చర సోమ దుర్యాన్ దుర్యాన్ సోమ దుర్యాన్ దుర్యాన్ సోమ సోమ దుర్యాన్ అదిత్యా అదిత్యా దుర్యాన్ సోమ సోమ దుర్యాన్ అదిత్యా అదిత్యా దుర్యాన్ దుర్యాన్ అదిత్యా సదః సదో దిత్యా దుర్యాన్ దుర్యాన్ అదిత్యా సదః సదో దిత్యా అదిత్యా సదో సదో దిత్యా అదిత్యా సదో సదో దిత్యా ఓజో అభిజస్తి అభిజస్తి అనభిజస్తేన్యమన్వన్వనభిజస్తేన్యమభిజస్తి అభిజస్తి అనభిజస్తేన్యమనోభిజస్తి ఇత్యభిజస్తి పాన్వన్వనభిజస్తేన్యమనభిజస్తేన్యమను మే మేన్వనభిజస్తేన్యమనభిజస్తేన్యమను మేభిజస్తేనియమిత్యనభిజస్తేనియమ్ అను మే మేన్వను మే దీక్షాన్ దీక్షాం మేన్వను మే దీక్షా దీక్షాం దీక్షాం మే మే దీక్షాన్ దీక్షాపతిర్దీక్షాపతిర్దీక్షాపతిర్మన్యతామన్యతాన్దీక్షాపతిర్దీక్షాపతిర్మన్యతామన్వను మన్యతాన్దీక్షాపతిర్దీక్షాపతిర్మన్యతామను తపస్తపోన్మనుతపస్తపస్పతిస్తపస్పతిస్తపోన్మనుతపస్తపస్పతిరంజసాంజసాపస్పతిస్తపస్పతిరంజసాసత్యగోసత్యమంజసాతపస్పతిస్తపస్పతిరంజసాసత్యం రాజోరాజేష్టరేష్టారాయ ప్రప్రరాజేష్టరేష్టారాయ ప్రా

అంగిరో

దక్షిణత పాదు ప్రచేత ప్రచేత ప్రచేత పాదు పాదు ప్రచేత ప్రచేత పాదు పాదు ప్రచేత ప్రచేత ప్రచేత స్వారుద్రై ప్రచేత ప్రచేత స్వారుద్రైరుద్రైస్వారుద్రై పశ్చాత్ పశ్చాద్రై స్వారుద్రై పశ్చాద్రై పశ్చాత్ పశ్చాత్ రుద్రైరుద్రై పశ్చాత్పాదు పశ్చాత్తే పశ్చాత్పాదు పశ్చాత్పాదు పశ్చాత్ పశ్చాత్పాదు విశ్వకర్మా విశ్వకర్మా పాదు పశ్చాత్ పశ్చాత్పాదు విశ్వకర్మాదు విశ్వకర్మా విశ్వకర్మా పాదు పాదు విశ్వకర్మాత్మా విశ్వకర్మా పాదు పాదు విశ్వకర్మాత్మా విశ్వకర్మా విశ్వకర్మాత్వా విశ్వకర్మా విశ్వకర్మాత్వాదితి విశ్వకర్మేతి విశ్వ ఆదిత్యేరుత్తరద ఉత్తరద ఆదిత్యేరుత్తర ఆదిత్యేరుత్తరద ఉత్తరద ఆదిత్యేరాదిత్యేరుతరత పాదు పాదు ఉత్తరద ఆదిత్యేరాదిత్యేరుత్తరత పాదు పాదు పాదు ఉత్తరద ఉత్తరద పాదు సుగుంహే పాదు ఉత్తరద ఉత్తరద పాదు సుగుంహీ పాదు పాదు సుగుంహేరస్య పాదు పాదు సుగుంహేరసి విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర ృగుంహ పృథివీమస్ పృథివీంద్రుగుంహ జవీంద్రుగుంహ దృగుంహ పృథివీం పృథివీంద్రుగుంహ ధ్రువక్షిధ్రువక్షిద్రుగుంహ పృథివీం పృథివీంద్రుగుంహ ధ్రువక్షిదో ధ్రువక్షిధ్రువక్షిద్రుగుంహ దృగుంహ ధ్రువక్షిదస్యసిద్ధ్రువక్షిద్రుగుంహ దృగుంహ ధ్రువక్షిదసి ధ్రువక్షిదస్యసిద్ధ్రువక్షిద్రువక్షిదస్యంతరిక్షమంతరిక్షమసిద్ధ్రువక్షిద్ధ్రువక్షిదస్యంతరిక్షం ధ్రువక్షిదితి ధ్రువాక్షిదస్యంతరిక్షమంతరిక్షమస్యంతరిక్షమస్ జీవామ సర్వే సర్వే నుజీవామ యో నుజీవామ సర్వే నుజీవామయో బహూనాం బహూనాం యో నుజీవామానుజీవామయో బహూనాం జీవామేత్యను జీవామా బహూనాం బహూనాం యోయో బహూనామ సదసత్ బహూనాం యోయో బహూనామ సద బహూనామ సదసత్ బహూనాం బహూనామ సద్వశీవస్య సత్బహూనాం బహూనామ సద్వశీవశీవస్య సదసద్వశీతి వశీ ఇదం విష్ణుర్విష్ణురిదమిదం విష్ణుర్విది విష్ణురిదమిదం విష్ణుర్వి విష్ణుర్విష్ణుర్విచక్రమే విచక్రమే విచక్రమే విచక్రమే విష్ణవుత విష్ణవుత విష్ణవుత విష్ణవుత

అస్మే ఇత్యస్మే క్షత్రాణి ధారయేర్ధారయేః క్షత్రాణి క్షత్రాణి ధారయేరన్మను ధారయేః క్షత్రాణి క్షత్రాణి ధారయేరను ధారయేరన్మను ధారయేర్ధారయేరను ద్యూన్ ద్యూనను ధారయేర్ధారయేరను ద్యూన్ ద్యూన్ ద్యూనన్మను ద్యూన్ ద్యూన్ విది ద్యూన్ హస్తాత్మేహే హత్వా భూరి భూరి త్వేహే హత్వా భూరి త్వా భూరి భూరి త్వాత్మా భూరియా భూరి త్వాత్మా భూరియా భూరియా భూరి భూరియాచరేచ్చరేదా భూరి భూరియాచరే ఆచరేచ్చరేదాచరేదు పోపచరేదాచరేదు పాపజరేచ్చరేదు పద్మన్మన్నుపజరేచ్చరేదు పద్మన్ను పద్మన్ పన్ను పోపద్మన్ దోషావస్తర్దోషావస్తస్మన్ను పోపద్మన్ దోషావస్థ దోషావస్తర్దోషావస్తస్మన్పనం దోషావస్తర్దీది వాగుంసం దీది వాగుంసం దోషావస్తస్మన్పనం దోషావస్తర్దీది వాగుంసం దోషావస్తర్దీది వాగుంసం దీది వాగుంసం దోషావస్తర్దోషావస్తర్దీది వాగుం సమన్వను దీది వాగుం సంతోషావస్తర్దోషావస్తర్దీది వాగుం సమను దోషావస్తీది దోషాస్తీది వాగుం సమన్వను దీది వాగుం సందీది వాగుం సమను ద్యోన్ ద్యోనను దీది వాగుం సందీది వాగుం సమను ద్యోన్ ద్యోనన్మను ద్యోన్ ద్యోనిది ద్యోన్ అస్యా వచసశ్చిగిద్ధిమతసో అస్య వచసశ్చిగిద్ధి శుకుంసా శుకుంసా

మహిత్వామిత్వాణుతే మహిత్వాదేవీర్మాయా సహతే సహతే మాయా అదే వీరదే వీర్మాయా సహతే మాయా సహతే సహతే మాయా మాయా సహతే దురేవా దురేవా సహతే మాయా మాయా సహతే దురేవా దురేవా దురేవా సహతే సహతే దురేవా శుషితే శుషితే దురేవా సహతే సహతే దురేవా శుషితే దురేవా శుషితే శుషితే దురేవా దురేవా శుషితే శృంగే శృంగే శుషితే దురేవా దురేవా శుషితే శృంగే దురేవా ఇది దుః ఏవా శుషితే శృంగే శృంగే శుషితే శుషితే శృంగే రక్షసే రక్షసే శృంగే శుషితే శుషితే శృంగే రక్షసే రక్షసే రక్షసే శృంగే శృంగే రక్షసే వినిక్షే వినిక్షే రక్షసే శృంగే శృంగే రక్షసే వినిక్షే ఇది శృంగే వినిక్షే వినిక్షే రక్షసే రక్షసే వినిక్షే వినిక్షేస్వానాథ ఉదోదస్వానాథో దివి దివి స్వానాథ ఉదోదస్వానాథో దివి స్వానాథో దివి దివి స్వానాథ స్వానాథో దివిషంతు సంతు దివి స్వానాథ స్వానాథో దివిషంతు దివిషంతు సంతు దివి దివిషన్ ప్రజ్ఞే రజ్ఞే సందు దివి దివిషన్ ప్రజ్ఞే రజ్ఞే సందు సంవజ్ఞే ఉభుహంతవై హంతవా విద్యో మదే చిన్మదే మదే చిదస్యాస్య చిన్మదే మదే చిదస్యాస్య ప్రరుజంతిరుజంతి ప్రాస్యాస్య ప్రరుజంతి ప్రరుజంతి భామానన భామారుజంతిరుజంతి భామానా భామానన భామా భామాన వదందే వదందేన భామా భామాన వరందే వరందే వరందేన వరందే పరిబాధ పరిబాధో వరందేన వరందే పరిబాధ వరందే పరిబాధ పరిబాధో వరందే వరందే పరిబాధో అదేవీ అదేవీ పరిబాధో వరందే వరందే పరిబాధో అదేవీ పరిబాధో అదేవీ అదేవీ పరిబాధ పరిబాధో అదేవీ పరిబాధ ఇతి పరిబాధ అదేవీరిత్యదేవీ కృష్ణయజుర్వేద తైత్రీయ శాఖాయాం ప్రథమకాండే ద్వితీయ ప్రపాఠకస్య ఘనపారాయణ సమాప్తః.